పడితే భువికొచ్చెనే నగవులతో మనసే ఒక కోవెలై పులకించెనే మధువనిలు అలరా ఒక మోహమే నను తాకెనే యదసడిలో నిజమా ఇది స్వప్నమా పురూపమా తను ఎవరో ఎవరో మనసా కనిపించిన కన్నె సుశీల ఎవరు ఎవరి చెలి శ్రీరాఘవయ్య